ఋతుభౌ విముచ్యాదిత్యం గృహేయాద్యజ్ఞం విచ్ఛిద్యాద్యుభావ విముచ్యతానాగతాయాదిత్యం క్రియతే తాదృగేవతద్విముక్తోన్యో నద్వాంభవత్యభిముక్తోన్యోచాదిత్యం గృహాదియజ్ఞస్య సంతత్యే పత్న్యం వారభత్ పత్నీ వారేణ్యస్తేషే పత్నియైవానుమతన్నర్భవతి యద్వే పత్నీ యజ్ఞస్ కరోతిమిశనం తదసో పత్నియా ఏవైతయజ్ఞాంభోణమక్షిత్తేజావద్భిర్వే రాజాముచరైరాగచ్చతి సర్వేభ్యో వైతేభ్యాదిత్యం క్రియతే ఛందాగంసి ఖలు మే సోమస్ రాజ్యోనుచరాణ్యజ్ఞేరాదిత్యమసి విష్ణవే త్వేత్యాహగాయత్రియా దేవైతేన కరోతి సోమస్యాదిత్యమసి విష్ణవే త్వేత్యాహత్యుష్టుభయవేతేన కరోత్యతిచ్చేరాదిత్యమసి విష్ణవే త్వేత్యాహజగద్యాైతేన కరోత్యగ్నజేత్వాస్ఫోషలాభిన్నే విష్ణవే త్వేత్యాహనుష్టుభయవేతేన కరోతి శ్యేనాయత్వా సోమభృతే విష్ణవే త్వేత్యాహగాయత్రియాైతేన కరోతి పంచకృత్వా గృహాతి పంచాక్షరా పంక్తిస్పాంతో యజ్ఞో యజ్ఞమేవాంధే బ్రహ్మవాదినో వదంతి సత్యాగాయత్రియా ఉభయత ఆదిక్షతేవాద సోమమాహరత్తస్మాగాయత్రియా ఉభయత ఆదిక్షతే పురస్తాచోపరిష్టా శిరోవాదేత్యజదాదిక్షం నవగవాల పురోడాశోభవతి తస్మాన్నవధాశిరో విష్యూతం నవగవాల పురోడాశోభవతి ప్రజస్తికపాలాస్తోమేణ సంవితాస్తేజస్వృత్తేజదేవయజ్ఞస్య శీదృశం తథాతి నవగపాల పురోడాశో భవతి తే త్రయస్తికపాలాస్తృతా ప్రాణేన సంవితాస్తివృద్వై ప్రాణస్తివృతమేవ ప్రాణమహిపూర్వై యజ్ఞస్య శీదృశం తథాతి ప్రజాపతేర్వాదేతాని పక్ష్మాణి జలస్వబాలాక్షరీతిరస్తిరస్వబాలస్తరోభవత్యేక్షరీతిరస్తి ప్రజాపతి దేవతచక్షుస్సంభరతి దేవామీ యా ఆహుతి ఋతుభవస్థా అసురా నిష్కామవాదంతే దేవాః స్మర్యమవశ్యం కర్మణ్యో వై కర్మేణ గుర్వీతేజిదేవాః స్మర్యమయాన్ వదసేన గుర్వతతైర్వైతే రక్షోదిశ్చ వాఘ్నతయకాస్మర్యమయాః పరిధయోపవంతి రక్షసామవహత్యే సగ్స్పర్శయతి రక్షసామనంభవచారాయన పురస్తాత్పరిదిధాత్యాదిత్యోహ్యేవోద్యం పురస్తాద్రక్షాగస్య వహంత్యోర్ధ్వే సమిధావాదధాత్యుపరిష్టాదేవ రక్షాగస్య వహంతి యజుషాణ్యాం తూష్ణీమన్యాం మిథునత్వాయ ద్వే ఆదపాద్రిపాద్యజమానః ప్రతిష్ఠిత్యే బ్రహ్మవాదినా వజంత్యగ్నిష్టవాజేతో సోమస్త కథా సోమాయాదిక్ష్యం క్రియతేనాగ్నజదిగ్నావగ్నిం ప్రహరది నైవాగ్నయ ఆదిత్యం క్రియత సోఖల్వాహురగ్నసర్వా దేవతాదిద్భవిరాసాద్యాగ్ని మంచతి హవ్యాదైవా సన్నాయ సర్వా దేవతా జనయతి దేవాసురా సంయత్తా ఆసంతే దేవాభిసో విప్రియా ఆసంతే స్మై జ్యేష్ట్యాజాష్టమానా పంచధామ్యక్రామన్నగ్నిర్వసుభ సోమో రుద్రైంద్రమరుద్ధర్వరుణ ఆదిత్యే బృహస్వైర్దేవైస్తమన్యంతాసుభ్యో వాయిదం భ్రాతృభ్యోరధ్యామోయం విశో విప్రియాస్మోయారదివా ప్రియాస్తమస్తమవద్యామహేతాభ్యస్వ నిర్వృచ్ఛాద్యో నః ప్రసమో స్మై దృశ్యాది తస్మాద్యస్వతానూనత్రిణామో దృశ్యతి సార్తిమార్చతి యత్తానూనత్రణం సమవద్యతి భ్రాతృవిజాభిభూత్వత్యాత్మనాపరాస్యభ్రాతృవిజో భవతి పంచకృత్వమద్యతి పంచసాహితే తత్సమవాద్యంతా సో పంచాక్షరా పంక్తిస్పాంతో యజ్ఞో యజ్ఞమేవాపతంత ఆపతజ త్వా గృహామేత్ ఇత్యాహ ప్రాణో వా ఆపతి ప్రాణమేవ ప్రేణాది పరిపతగిత్యాహ మనో వై పరిపతిర్మన ఏవ ప్రేణాది తనోన ప్రజిత్యాహ తనుగోషితాస్తమవాద్యంత సాక్వరాజేత్యాహ శక్తేహితేతాస్తమవాద్యంత సమన్నోజిష్టాజేత్యాహోజిష్టదుంహితేతదాత్మనస్తమవాద్యంతానాధృష్టవశ్చనాధృష్టమిత్యాహనాధృష్టగృహ్యేతదనాధృష్టం దేవానామోజహిత్యాహ దేవానాభిష్యేతదోజోభిషస్తి పామనభిషస్తేన్యమిత్యాహాభిషస్తి పాహ్యేతదనభిషస్తేన్యమనుమే దీక్షాన్దీక్షాపకర్మణ్యతామిత్యాహయషాదితుదేవైతద్ఘృతం వై దేవా వజ్రం కృత్వా సోమమఘ్నన్నంతి కమివ ఖలు వా అస్తి తచ్చరంతి యత్ప్రాణో మాత్రేణ ప్రచరంతి పుంసురగుంసుస్తే దేవ సోమాప్యాయతామిత్యాహ యన్మీయతేతదేవాస్తీతేనాప్యాయత్యాతుభ్యమింద్రవ్యాయతామాత్మమింద్రాయ వ్యాయస్వేత్యాహో భావేంద్రం చ సోమం చాప్యాయత్యాప్యాయసఖీసంజామేఖలేత్యాహద్విజో వా అస్య సఖాయస్థానేవాప్యాయతి స్వస్తితే దేవ సోమ సుత్యామసీయేత్యాహాశుషమే వేదామాశాస్తే ప్రవాయతే స్మాల్లోకాచ్యవంతే దేశోమమాప్యాయంతరిక్షదేవత్యోహి సోమ ఆప్యాయిజేష్టారాయ ప్రేషేభగాయేద్యాహద్యావా పృథివేభ్యామేవ నమస్కృత్యాస్మిన్ లోకే ప్రతిష్ఠంతి దేవాసురాః సంయత్తా ఆసం తే దేవాభ్యకోగ్నిం ప్రాతిసంతస్మాదాహురగ్నిస్సర్వా దేవతాయిమేవ సంకృత్వాసురాభ్యభవన్నగ్నిమివ ఖలు వాయేష ప్రవిశతి యోవాంతరదీక్షాముపైతి భ్రాతృవిజాభిభూత్యేభవత్యాత్మనాపరాస్య భ్రాతృవిజో భవత్యాత్మానమేవ దీక్షయా పాతి ప్రజామవాంతరదీక్షయా సంతదాం మేఖలాగుం సమాయచ్చతే ప్రజాయాత్మనోంతరతరా తప్తవ్రతో భవతి వరం దీర్ఘర్మార్జయతే నిర్హ్యగ్నిశ్చీ వాయతి సమిధ్యైరాద్రియాతనోరిత్యాహస్పతి వై నేవతజామ్రతయతి సజో నిత్వాయశాంతి తేషాసురాణాం తిస్రపుర ఆసన్నయస్మైరవమాథరజతా సహరణీతా దేవా జయతుం నాశక్నువంతా ఉపసదైవా జిగీషం తస్మాదాహృయశ్చైవం వేదయశ్చ నోపసదా వై మహాపురం సృజంతి పితయిషుకం సమస్కుర్వతాగ్నిమనేకగుం సోమగుం శల్యం విష్ణుం తేజనం తే బ్రువన్ గలిమామశిష్యతీతి రుద్రయిత్య బ్రువన్ రుద్రో వే క్రూరస్సు స్మితి సోమ్రవీర్మరం వృణాహమే పశూనామధిపతిరసానీతి తస్మాద్రుద్ర పశూనామధిపతిస్తాగుం రుద్రో వా సృజత్స విశ్ర పురోభిత్వైభ్యో లోకేభ్యోసురాన్ ప్రాణుదత యదుపసద ఉపసద్యంతే భ్రాతృభుజపరాన్యామాహుతిం పురస్తాద్యుభుజాద్యజన్యామాహుతిం పురస్తాద్యుభుజాజన్యం ముఖం గురు సువర్ణాధారమాధారయతి యజ్ఞస్ ప్రజ్ఞానాక్రమ్య జుహోదిపరాజదేవేభ్యో లోకేభ్యో యజమానాభ్యాతృభ్యాన్ ప్రణుదతే పునరత్యాక్రమ్యవసరం జుహోది ప్రణుద్వేభ్యో లోకేభ్యో భ్రాతృభ్యాన్ జిత్వాభ్యాతృభ్యలోకమభ్యారోహసి దేవా వైరా ప్రాతనుపసద ఉపాసే దన్నం హస్తాభిరసురాన్ ప్రాణు సాయగం రాత్రిచేతాభిర్యత్సాయం రాతరుపసతముపసద్యంతే హోరాత్రాభ్యామేవ తద్యజమానాభ్యాతృజాన్ ప్రణుదతే ప్రాతరుజాజ్యాస్తాయం పురో వాక్యా కుర్యాదజాతజామత్వాయతిష్ ఉపసదముపైతి ద్వయజిమే లోకాయమానేవ లోకాన్ పురేణాదిషట్సంపద్యంతే షడ్వారితవృతోనేవ ద్వాదశాయన సోమ ఉపైతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవ ప్రీణాతి చతుర్విగంశతి సంపద్యంతే చతుర్విగంశతిరర్ధమాస అర్ధమాసా నేవ ప్రీణాత్యారా గ్రామవాన్ ముపేదాజస్కామజయతాస్మిన్మే లోకేర్ధృపగ్రస్యాదిత్యేకమగ్రే ఛద్వావచ్చేణ స చతురజేషా వా ఆరాహాగ్రావాంతరదీక్షాస్మిన్నేవాస్మై లోకేర్ధృకం భవతి పరోమరీయసీమవాంతరదీక్షాముపేదాజస్కామజయతాముష్మిన్మే లోకేర్ధృపగ్రస్యాదితి చతురోగ్రే ఛద్వేణ సద్వావచైకమేషా వై పరోవరీయస్ మాందరదీక్షాస్మిన్నేవాస్మై లోకేర్ధృకం భవతి సుమర్గం వాజేతే లోకయ్యంతిపసదముపయం దిపేషాయ్యపున్నయ దేహీయతేవసనోజనేశీతి సూన్నీలమివయో వై స్వార్చేతాంగతాశ్రాంతో హీయత ఉదస నిష్ట్యాయ సహవసతి తస్మాచుదున్నీజనా పరమున్నజే తద్ధ్వాన్నజే తైతద్వై పశూనాలు రూపకం రూపేణైవ పశూనవరుంధే యజ్ఞాదేవే ద్రోణిలాయ తలుష్ రూపం కృత్వా స పృథివీంద్రాభిశప్తం దేవాహస్తాభ్యై శంతమింద్రముపర్యుపర్యత్యక్రామోబ్రదేత్యో మాయముపర్యుపర్యత్యక్రమేదిత్యహం దుర్గేహంతేసహస్వమిత్యహం దుర్గాదాహత్తే దిశోబ్రవే దుర్గే వే హంతావోచావరాహోయం వామమోషస్తానాంగిరేణాం పరస్తాభిత్తం జమసురాణాం విభర్తితం జయతి దుర్గే హంతాసీ పితదర్భపుంజీలముద్విహ్య సప్తగిరేం జిద్వాతమహం ్రవీర్ దుర్గాద్వా ఆహర్తావోచేతమాహరేతి తమేభ్యో యజ్ఞమాహరద్యత్తం వేద్యమసురాణామవిందం సతదేకం వేద్యే వేదిత్వసురాణాం వాజిజమగ్ర ఆసేద్యాపదాసేన పరాపశ్యసిదావద్దేవానా అబ్రువన్నస్వేవ నో శ్యామవేది కియద్గోదాస్యామయితి నామదిలగం సమా పరిక్రామతి తావన్మానత్తే దిశయంద్రస్తలాగే రూపం కృద్వేమాంత్రిస్సర్వతః పర్యక్రామత్తది మామవిందంతయది మామవిందం తద్వేద్యై వేదిత్వగం సా వాయజగం సర్వైవ వేదిరియతి సక్ష్యామీతి త్వా అవమాయజంతే త్రిగుంశత్పదాని పశ్చాత్తిరస్చేదమదిషత్రిగుంశత్ ప్రాచీ చతుర్విగుంశతిః పురస్తాత్తిరస్చేదశదశసంవత్సరః ద్యం చేశాక్షరా విరాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుం సబుద్ధం త్రియదేవాస్యామేధ్యం తదవహం క్షుబ్ధం తిరస్మాదోషధయః పరా భవంతి బలిస్తృణా తిరస్మాదోషధయః పునరాభవంత్యుత్తరం బలిషముత్తర బలిస్తృణాది ప్రజా వై బలిర్యజమానముత్తర బలిర్యజమానమేవాజమానాదుత్తరం కరోతి తస్మాద్యజమానోజమా యద్వా అనీశానో భారమాదత్వే వై సలిషతే యద్వాదశ సాహ్నస్వసదస్ యజ్ఞస్య విలోమగ్నిరేణ విస్రజేన సాహ్నస్వసదోద్వాదశాదీనస్య యజ్ఞస్య సవేర్యద్వాజాసోసలోమగ్నియతే వత్సస్యైకస్తనో భాగే శోషైకగ్స్తనం వ్రతముపేత్యథద్వావచత్రేణ సచతురజేతద్వేక్షురప వినామ వ్రతం భాతృవ్యాణుదలే ప్రజలిష్యమాణ శోకనీయశైవోజముపైతి చతురోగ్రేస్తనాముపైత్యేణ సద్వావసైకమేతద్వైసు జఘనం నామ వ్రతం తపస్యతం సువర్గ్యమథో ప్రైవజాయతే ప్రజలా పశుఫలజ భాగోరాజన్యస్య వ్రతం క్రూరే భవైజ భాగో క్రూరయవ రాజన్యో వజ్రస్య రూపకం సమృద్ధ్యా ఆమిక్షావై ైజ్ఞ రూపం పుష్టిపయో బ్రాహ్మణస్ తేజో వై బ్రాహ్మణస్తేజపయస్తేజసైవ తేజపయ ఆత్మన్ సత్తేజోపయ సా వై గర్భయవ ఖలు వాషయద్దీక్షితస్య పయో వ్రతం భవత్యాత్మానమేవ తద్వర్ధయ్రతో వై మనురాశేద్ధ్యువ్రత అసురాజేకవ్రత దేవా ప్రాతర్మ సాయం తన్మనోమాసే పాకయజ్ఞస్య రూపం పుష్ట్యే ప్రాతశ్చ సాయం చాసురాణాం నిర్మధ్యం శుభో రూపం తదస్తే పరాభవన్ మధ్యం దినే మధ్యరాత్రే దేవానాస్తే భవన్ సువర్గం లోకమాయమిజదస్య మధ్యం దినే మధ్యరాత్రే వ్రతం భవతి మధ్యతో వా అన్నేన భుంజతే మధ్యత ఏవ తదూర్జం ధత్తే భ్రాతృభ్యాభిభోక్తేభవత్యాత్మనా పరాస్య భ్రాతృభ్యో భవతి గర్భో వాయషయద్దీక్షితో యో నిర్దీక్షిత నిమితం యద్దీక్షితో దీక్షిత నిమితావసేర్యథాయో నేర్గర్భస్కందతి తాదృగేవ తన్న ప్రవస్తమ్యమాత్మనో గోపీసాయేషమే వ్యాఘ్రకుళగోపో యదగ్నిస్తస్మాద్యద్దీక్షిత ప్రవసేత్సదే నమే స్వరో నోత్సాయహంతోర్న ప్రవస్తమిజమాత్మనో ముక్తే దక్షిణత సేతద్వై యజమానస్యాయతనగ్యస్వజే వాయతనే సజేగ్నిమభ్యావృత్యసజే దేవతాయేవ యజ్ఞమభ్యావృత్యసజే పురోహ విషదే వ్యజనేజేద్యంకామజేతోపై నముత్తరో యజ్ఞో నమేదభిసువర్గం లోకం జేతద్వై పురోహవిర్దే వ్యజనయ్యస్య హోతాప్రాదరణు వాగమను బ్రువన్నగ్నిమపాదిత్యమధిపశ్యత్యుపై నముత్తరో యజ్ఞో నమద్భిసువర్గం లోకం జయత్యాప్తే వ్యజనేజాయజేద్భ్రాతృజవంతం పంచాం వాజస్పరిశదే కర్తం వాజావజ్ఞానసేజాపవేనరసాదేతద్వాప్తం దే భజనమాత్మోచ్చే భ్రాతృజన్మైనం భ్రాతృజాత్మోచ్చేకోన్నతే దే భజనేనాజే పశుకామే గోన్నతాగ్నేదే భజనాదంగిరస పశూన సృజంతాంతరా సదోహ నిర్ధ్వానే ఉన్నతజ్ఞస్యాదేతద్వా ఏకోన్నతం దే భజనం పశుమానేవ భవదిత్యున్న ర్గకాంగిరసస్వర్గం లోకమాయన్నం పరాహవనీయం సహర్ధానం సోన్నత్యాదంతరాహ నిర్ధానం చదశ్చాంతరాహతశ్చకాదులవత్యం చైతద్వైద్యున్నతం దజజనగం సువర్గమే లోకమేతి ప్రతిష్ఠితే ప్రతిష్టాకామేతద్వై ప్రతిష్ఠితం దజజనయత్సర్వత సమం ప్రత్యే ప్రతిష్టతి యత్రాణ్యాన్యాషతయోషక్స్తామేతద్వై పశూనాగం రూపగం రూపేణైవాస్మై పశూనవగంధే పశుమానేవ భవతి నిర్వృతి గృహీతే భజనేజాజయత్యం కామజేత నిర్వృత్యాస్య యజ్ఞం గ్రాహజేతమిత్యేతద్వై నిర్వృతి గృహీతం దే భజనం యత్సదృశ్యై సత్యారుక్షం నిర్వృత్యైవాస్య యజ్ఞం హజతి వ్యావృత్తే వ్యావృత్కామయ్యం పాత్రే వాతల్పే వాదీమాగుంసేవన్ ప్రాచీనమాహవనీయాత్మవనగ్యశ్యాకృతేచేనంగాయవద్యాదేతద్వై వ్యావృత్తం దే వ్యజనం విపాత్మనాభ్యాద్రూజేణావర్తనైనం పాత్రే నల్పే మీమాగుంసన్వే కార్యే దే వ్యజనే రాజజే భూతికామం కార్యోపై పురుషోభవత్యేవా ేభ్యముత్తర వేది శ్రీగుంహే లోపం కృత్వాజానం పరా అక్రమ్యాతిష్టత్తే దేవా అమన్యంతయపరాజముపాభక్షితం భవిష్యంతీతి పాముపామంత్రయంతసాబ్రవేద్వరం వృణై సర్వాన్మయాగామాన్యశ్నవ సపూర్వాంతు మాగ్నేరాహుతిరశ్నవారి తస్మాదుత్తర వేదిం పూర్వామగ్నేర్వ్యాధారయం దివారే ేషం జాపరిమితే మాత్రైవాస్సాయుక్నైవ యుక్తమవరుంధరిక్తమేసేత్యాహ విక్తానానావత్తిక్తాయమేసేత్యాహ విక్తాన్నానాభగవతాన్మానాచితమిహనాచితాన్నానాభగవతాన్మా విచితమిత్యాహమిచితానిత్యేనామావద్విజయజ్ఞర్మభో నామాగ్నే అంగిరయిత్రే హరదియజేవేషు లోకేష్మయస్తానే వావరుంధే తూష్ణే చతుర్థగం హరత్యనిరుక్తమే వావరుంధే శ్రీగుంహేషేరసేవ్యాహసిగుంహేష్యేషారూపం కృత్వా భజానం సరాపక్రం నాతిష్ఠదురు ప్రథస్ఫోరుత యజ్ఞపతి ప్రథామిత్యాహ యజమానమేవాసజతి ధ్రువాసేతి సగుంహంతి ధృత్యే దేవేభ్యశృంభస్వ దేవేభ్యశృంభస్వేత్యవచోక్షతి ప్రచకిరతి శుద్ధ్యాంద్రఘోషస్వామసుభ్యపురస్తాహ దిగ్గజేవైనా ప్రోక్షతి దేవాదిశ్చేదుత్తర వేదుపావర్తీహైవమిజయా మహాదిత్యసురావజ్రముద్యత్య దేవాయభ్యాయం తానింద్రఘోషో వసుభ్యపురస్తాదపానుదతమనోజవాదక్షిణత ప్రచేతారుద్రే పశ్చాద్విశ్వకర్మాదిత్రేరుక్తదసోజదేవముత్తరవేదిం ప్రోక్షతి దిగ్గజేవ తద్యజమానో భ్రాతృవిజాన్ ప్రణుదత ప్రాయక్షత్రాన్ దక్షిణత ఉత్తర వేద్యాదనయత్ప్రోక్షణీమాముచ్చేష్యే తద్క్షిణత ఉత్తర వేద్యైనేద్యదేవ తత్ర క్రూరం తత్రేణ శమయతియం విష్ణ్యాత్తంధ్యాదేక్షైవేన మర్పయతి సోత్తర వేదిరవ్రవేత్ సర్వాన్మయాకామాన్యశ్నవచేతి తే దేవ అకామజంతాసురాన్ భ్రాతృజానభిభవేతి పద్మ సాహే స్వాహేతి సురాన్ భ్రాతృజానభ్యభవంతే సురాన్ భ్రాతృజానభిభూయా కామయంతామిందే మహీ జుభవృశ్చి ప్రజాపని స్వాహేతి ప్రజామవింద ప్రజా విమయంత పశూరవిందే మహీ జుభవృష్టి గుంహేరసి రాజస్తోషవని స్వాహేతి పశూనవిందంత పశూరవిమయంత ప్రతిష్టాంబిందే మహీ జుభవృష్టిగుంహేరస్యాదిత్యవని స్వాహేతి ఇమాం ప్రతిష్టామవిందంత ఇమాం ప్రతిష్టాం విత్వా కామయంత దేవత ఆశిష ఉపేజామేతిగుంహేరస్యావహ దేవాన్ దేవయతేజమానాయ స్వాహేతి దేవత ఆశిష ఉపాయం పంచకృత్వా వ్యాధారయతి పంచాక్షరా పంచి పాంతో యజ్ఞో యజ్ఞమేవాంధే క్షయా వ్యాధారయతి తస్మాదక్షయా పశవాంగాని ప్రహరంది ప్రతిష్ఠిత్యై భూతేభ్యస్తేతి సృషముద్గృహాతి యదేవ దేవా భూతాస్తేషాం దగ్భాగేనం గానేవ తేన ప్రేణాది కౌగ్రవాన్ పరిచయం పరిదధాత్యేషాం లోకానాం వికృత్యా అగ్నేస్తయోజ్యాయాగుం సోభ్రాతరః సంజదేవేభ్యోహవ్యం వహంతః ప్రామీయంతసోమిధేక్షం వావస్యమాయ్యతే సనికాయ దశయాం వనస్పతిష్వ సత్తాం భూతు ద్రౌయామోషసేషు తాను సుగంధి తేజనేజాం పశుషుతాం పేర్ధ్వస్యాం కరాశృంగేతం దేవత ప్రేషమేచ్ఛంతమందమిందంతమబ్రువన్నుపనావర్తస్వ హవ్యం నవజేదిశోబ్రువేద్వరం వృణయ్యదేవృహేతస్యాహుతస్య బహిఃపరిధిష్టందాత్తన్మేభ్యాతమాంభాగేదమసదిస్మాద్యగ్రహీతస్థ్యాహుతస్థ్యబహిఃపరిధిష్టందరిదర్శాం తద్భాగేదంగానేవతేన సమపదతం తద్గుల్గుయేతాన్ సంభారాన్ సంభరత్యగ్నిమేవ తత్సంభరత్యగ్నేరీతమసేజ్యాహాగ్నేషంభారాసో ఖల్వాహులేతే వేమంతే భ్రాతర పరిశేరేయత్పౌతుద్రవా పరిధయజితి బద్ధమవశ్చతి వర్ణవాసా దేవైనే ముంచతి ప్రణేనే త్రిభేద్యే దేవైనే కరోతి సావిత్రియజ్జా హుద్వాహ ప్రధాన ప్రవర్తయతి సమిదృప్రసూతదేవై ప్రవర్తయతి వరుణో వాదేష దుర్వాగు భయతో బద్ధోయక్షజమానస్య గృహానభ్యుత్సర్జేత్ సువాగ్దేవదుర్జాగుమావదేత్యాహ గృహా వై దుర్యా శాంతి పత్న్యుపానక్తి పత్నీ సర్వస్య మిత్రం మిత్రత్వాయజద్వై పత్నీ యజ్ఞస్య కరోతి మిథునం దదథో పత్నిగా దేవైక యజ్ఞస్యానంభో నవచ్చిత్తేవత్మనావా అన్విత్య విజ్ఞకం రక్షాగం త్రిభాగం సంది వైష్ణవేభ్యామిభ్యాం వర్త్మనోర్జుహోది యజ్ఞో వై విష్ణుర్యజ్ఞాదేవరక్షాస్యపహంతి జగద్భర్యుగమగ్నావాహుజంజుహజాగంధోర్భర్యస్యాద్రక్షాగంసి యజ్ఞకం అన్యు హిరణ్యముపాశ్రజుహోత్యగ్నివత్యవజుహోదినాంధోర్భవతిమయజ్ఞకం రక్షాగం సిఘ్నంతి ప్రాచే ప్రేతమధ్వరం కల్పయంతి ఇత్యాహ సువర్గమే వైన లోకం గమయచక్రమే సాం వష్మన్ పృథివ్యాదిత్యాహ వష్మ్యేదృథివ్యాజద్దేవజమగుం శిరో వాజ్ఞస్థానం దివో వా విష్ణుత వా పృథివ్యాదిత్యాశే దక్షిణస్ మేథేన్నిహందిశీర్షదేవయజ్ఞమాన ఆశిషోవరుంధేదండో వా ఔ పరస్తృతీయస్యర్ధానస్ షట్కారేణాక్షమచ్చిన్యతృతీయం చదిరహర్ధానయోరుదాస్తృతీయస్యర్ధానస్యావరుంధేశిలో వాజ్ఞస్యర్ధానం విష్ణోరవాటమసి విష్ణా పృష్టమసేత్యాహతస్మా ేతాబద్ధాశిరో విష్ోకం విష్ణో స్యోరసి కృష్ణాధ్రువమసేద్యాహ వైష్ణవగం హి దేవతాహ వ్యర్థానయ్యం ప్రసమం గ్రంథిం గ్రక్ష్ణీయాద్యత్తన్న విస్రగం సజేదమే హేనాధ్వర్యు ప్రమీజేతస్మాత్స విస్రస్యః పశ్చత్పాసపితు ప్రసవజిత్యభ్యమాసత్రే ప్రసూత్యాశ్వినో బాహుభ్యామిత్యాశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం పూష్ణోహస్తాభ్యామిత్యాహయత్తే వజ్రజివవాజేషాలభృఢభృఢసినాదిలసేత్యాహశాంత్యే కాండే కాండే వై క్రియమాణే జగ్జగం రక్షాగం సజిఘాగం సంధి పరిలిఖితం రక్ష పరిణితరాజయిత్యాహరక్షమపహత్యామహగం రక్షసో గ్రీవా అభిగంతామిజోస్మాన్వేష్టిజం చ భయం విష్మయిత్యాహద్వౌ వావపురుషౌజం చైవ ద్వేష్టిజశ్చైనం ద్వేష్టితజో వేవానంతరాయం గ్రీవాస్కృందది దివే త్వాంతరిక్షాయ త్వామసివ్యైత్వేత్యాహైభ్యజైనాకేభ్య ప్రోక్షది పరస్తాద ర్వాచీం ప్రోక్షతి తస్మాత్పరస్తాదర్వాచీం మనుష్యామోర్జముపజీవంతి క్రూరమివ వాజేతత్కరోతిపోవనజతి శాంతీరవీరవనజత్యోర్వైరవ ఊర్బుదుంబర ఊర్జైవోర్జగం సమర్థయతి యజమానేన సంమితౌ దుంబరీ భవతి యావానేవ యజమానస్తావతీ మేవాస్మిన్నోర్జం దాది వితృణాగం సదనమసీది బలిహిరవస్ప్రణాది విదృజే హత్యాేతద్యం నిఘాతం యద్బలిహిరణవస్తేజమియాత్యా నిఘాతా సద్బలిహిరవస్తేజమినాత్యైనాహాత్యసో స్వాహమే వైనాహం కరోత్యుగ్రిస్తానాంతరిక్షం వృణయత్యాహేషాం లోకానాం విధత్యైద్యుతానస్వామారుతో వినోత్యాహద్యుతానోహస్మ వై మారుతో దేవానామౌదుం వరీం వినోది నైవైనాహం వినోతి బ్రహ్మమణిం క్షత్రమణిమిత్యాహజాయుర్వేదభ్యజయ నద్యావామిథివీ ఆవృణయథా విత్యౌదుం వర్యాంజుహోదిద్యావామిథివీ దేవరసేన యజమానత్యాంతమన్వస్రావయత్యాంతమే యజమానం తేజసానత్యైంద్రమసేది ఛదిరచినిదధాత్యైంద్రగంధి దేవతయా సదో విశ్వజనస్య ఛాయేత్యాహ విశ్వజనస్య శేషా ఛాయాయత్సదో నవఛది తేజస్కామస్త్రిమినియాత్రిమితాస్తోమేన సంమితం తేజస్త్రివృత్తేజస్యేవ భవత్యేకాదశ ఛదీంద్రియకామస్యేకాదశాక్షరా దృష్టిగింద్రియం దృష్టిగింద్రియాగ్నేవ భవతి పంచదశ సదిభ్రాతృజవతః పంచదశో వజ్రో భ్రాతృజాభిభూత్యే సప్తదశ సది ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాధ్యాయేక వింశతి సది ప్రతిష్టాకామస్యేక వింశ స్తోమానాం ప్రతిష్టా ప్రతిష్ఠిత్యా ఉదరం వై సదభూర్బుదుంబలో మధ్యత ఔదుంబరేమినోది మధ్యత దేవ ప్రజానామోర్జం దాతి తస్మాన్మధ్యత భూర్జాభుంజతే యజమాన లోకే వై దక్షిణాని ఛదేయం శిభ్రాతృయోక ఉత్తరాణి దక్షిణాణ్యుత్తరాణి కరోతి యజమానమేవాజమానాదుత్తరం కరోతి తస్మాజమానో యజమానాదుత్తరోంతరుభక్తాన్ కరోతి వ్యావృత్యైతస్మాదరణ్యం ప్రజా ఉపజీవంతి పరిత్వా గర్వణో విరయ్యాహయసాయుదేవైతదింద్రస్య స్యోరసేంద్రస్య ధ్రువమసేత్యాహైంద్రగం హి దేవతయా సదోజం ప్రథమం గ్రంథిం గ్రథ్నేజాద్యత్తన్న విశ్రగుంసేనమేహేనాధ్వర్యప్రమీయేతస్మాత్సవిశ్రస్య శిరోవాగేతర్ధానం రామా ఉపరవాహ్యర్ధానేఖాయం తే తస్మాచ్చిర్మన్ రామా అధస్తానం తే తస్మాధస్తాచ్చేష్ణ ప్రాణారక్షోహణోవలగహమో వైష్ణవాఖనామేత్యాహ వైష్ణవాహి దేవతయోపరవా అసురా వేయంతో దేవాణ్యాం రోణేషు వలగాన్యఖనంతాన్ బాహుమాత్రేణ్వవింద తస్మాద్బాహుమాత్రాఖ్యాయంత ఇదమహంతం బలగముద్వపామి జన్మ సమానోయమసమానో నిజఖాయేత్యాహద్వౌ వావపురుషో యశ్చైవ సమానోయశ్చాసమానోయమేవాస్మైతౌ బలగం నిఖనతస్తమేవోద్భవతి సంగృణత్తి తస్మాత్ సంగృహ్ణాంతరతః ప్రాణాన సంభిణత్తి తస్మాదసంభిన్నా ప్రాణా అపోవనయతి తస్మాదార్ద్రాంతరతః ప్రాణాయవమేరవయత్యోర్వయవః ప్రాణా ఉపరవా ప్రాణేష్వేవోర్జం దాని బలిరవస్తృణాతి తస్మాల్లోమసా అంతరత ప్రాణ ఆజ్యేన వ్యాఘారయతి తేజో వా ఆజ్యం ప్రాణా ఉపరవా ప్రాణేష్వేవ తేజో దాది హనూ వా ఏతే యజ్ఞతృషవనేన సంతృణత్య సంతృణ్యేహి హనూ అథో ఖలు దీర్ఘసో మే సంతృద్యే శిరో వాజ్ఞర్ధానం ప్రాణా ఉపరవాహను అధిషవనే జిహ్వా చర్మగ్రావాణో దంతముఖమాహవనీరోత్తర వేది రుదరగం సదో యదా ఖలు వై జిహ్వయా దత్స్వజిఖాదముఖం గచ్చతి యదా ముఖం గచ్చత్యసోదరం గచ్చతి తస్మాధ్వర్ధాన చర్మన్నతిగ్రావభిరవిశుత్యాహవనీయ భూత్వా ప్రత్యంచ పరేభ్యసదసి భక్షయంతి జో వై విరాజో యజ్ఞముఖేదోహం వేద దుహరే వైనామిజం వై విరాట్స్తే త్వక్సర్మోసో దుషమనే స్తనా ఉపరవాగ్రావాణో వత్సారిత్విజో దుహంతి సోమఃపయోయదేవం వేద దుహరే వైనా చాత్వాదాధృష్ణుజానుపవృతియో నిర్వై యజ్ఞస్య చాత్వామి యజ్ఞస్య సజో నిత్వాయ దేవా వై యజ్ఞం పరాజయం దతమాగ్నే పునరపాజయం నేతద్వై యజ్ఞస్యాపరాజితయుదాగ్నే సంయుదాగ్నే ధృష్ణుజాన్ విహరతి యదేవ యజ్ఞస్యాపరాజితం తత ఏనం పునస్తనుతే పరాజిత్యేవ ఖలు వాజేతేయం ద్విజే బహిష్పవమానం సత్పంది బహిష్పవమానే స్తుత ఆహాగ్నే దగ్నే విహర బలిస్తృణాది పురోడా సర్వం అలంకృతి జగ్నమేవాజిత్య పునస్కన్వానాయంగారేర్ద్వే సమే విహరతి సదాగాస్తృతీజం స శుక్రవాయ సో సంభరత్యై నద్ధిష్ణిజావా అముష్మల్లోకే సోమరక్షంతేభ్యోజి సోమమాహరంతమన్ భవాయంతం పరిజవిషనజేవం వేద విందరివేష్టారంతే సోమపీసేణ వ్యాహార్ఘ్యంతపే దేవేషు సోమపీసమైంతతాం దేవా అబ్రువందే నామనే గురుధ్వమ స ప్రవాప్స్య సనవేత్యగ్నయోవ అసభిష్ణిజాస్తస్మాద్వినామా బ్రాహ్మణోర్జుకస్తేషాన్యేనేష్టం ప్రజవిషం ద్వే సోమపీఠం ప్రాప్నువన్నాహ వణీయ ఆగ్నేయో త్రీజోమాజ్జాలీయస్తస్మాత్తేజుహ్వత్యహారవషట్కరోతిహ్యే సోమపీఠేనాద్యంతేమావేదా ప్రాచీరాహతేజుహవర్జే పురస్తాదసురా సంతాగస్తాభిప్రానుదంతజా ప్రతీచీర్జే పశ్చాదసురా సంతాగస్తాభిరపానుదంత ప్రాచీరణ్యా ఆహృతజో భూయంద్రే ప్రత్యంగాసీనోష్ణయాజతి పశ్చాచైవ పురస్తాచ్చయమానోభ్రాజుయాణుదే తస్మాత్ పరాచీ ప్రజా ప్రదీయంతే ప్రతీచీర్జాయంతే ప్రాణావాదేతేజ్ఞిజాయతధ్వర్య ప్రత్యంఘిష్ణిజాయతి సర్పే ప్రాణాన్ సంకర్షయమాజుగస్వాజేషాయజ్ఞోతోర్ధ్వత్ఖలువైనాభ్యే ప్రాణోగానపానోయద్ధర్య ప్రత్యనుభవతారమతి సర్పే దపానే ప్రాణం దధ్యా క్రమాయుగస్యాన్నాధ్వర్యుపగాయేద్వాగ్వేర్యోవాధ్వర్యుపగాయేదుగ్గాద్రేవాచకం సంప్రయక్షేదు పదాసుకాస్యవాక్స్యాబ్రహ్మవాదినా వదంతి నా సగ్గస్థితే సోమే ధర్య ప్రత్యం శ్రోతి జాతసకసాదాక్షిణాని హోతు మే తిజామోహి సదేశాంకస్మాహదేవాయామంబాయామంబానుజ్ఞాస్యంతేత్యుత్తరేణాగ్నేధ్వం పరీక్షజుగోదిదాక్షిణాని న ప్రాణాన్ సంకర్షతి జ్ఞన్యేష్ణియా ఉప్యంతేనాన్యేయాన్నివపతితేన తాన్ ప్రేణాతిజాన్న నివపతి జతను దిశతి తేన తాన్ సువర్గాయ వాయేతాని లోకాయ హూయంతే యద్వై సర్జనాని ద్వాభ్యాంగాయ భవత్తేజోదిత్యుపాద్యజమాన ప్రతిష్ఠిత్యాగ్నేభ్యేజు అంతరిక్షదేవాక్రమర ఆహవనీదేజుభోజి సువర్గమేవైనం లోకం గమయతి దేవాన వై సువర్గం లోకం యతో రక్షాగస్తి భాగం సంతే సోమే నరాజ్ఞా రక్షాగస్య వహత్యాప్తుమాత్మానం సువర్గం లోకమాయం రక్షసామనుబలాసాయా సోమో భవత్యస వై సర్జనాని జుహోతి రక్షసామపహత్యై త్వగం సోమతమోగృధ్యయిత్యాహనమోగృధ్యేషద్వేషోగృతృతాగస్యుజంతా శివరో సమిత్యాహోరుణకృతివాదుషాణోరాజ్య వేత్రిత్యాహాప్తుమేవ యజమానం కృత్వా సువర్గం లోకంగమజతి రక్షసామనుబలాభాయా సోమం దదత ఆద్రావణ్మహావాయవ్యాద్రోణకరసత్నీమానయన్ జన్మనాగంసి ప్రవర్తయంతి యావదేవాస్యాస్తిరేణ సహ సువర్గం లోకమే నిమయవత్యర్చాగ్నేజుహోతి సువర్గస్య లోకస్యాభినేద్రావణ్యో వాయవ్యానిద్రోణకరసమాగ్నేధ్ర ఉపవాసయతి విశ్యేన ంతైర్గ్రహ్ణలేజత్సహోపవాసేదపువాసేత సౌంజర్చా ప్రపాదయతి స్వజైవైనం దేవతయా ప్రపాదయత్యదిత్యాస్సదోస్యదిత్యా సదాసీదేత్యాహసాయజమానో వాదేకస్య పురాగోక్తాహమ్యేషవో దేవ సరిత సోమయిత్యాహ సవితృప్రసూత ఏవైనం దేవతాభ్యః సంప్రయక్షత్యేతత్వం సోమదేవో దేవానుపా ఇత్యాహ దేవోహ్యేషసం దేవానుపైదమహం మనుష్యో మనుష్యానిత్యాహ మనుష్యో. ఓహ్యశమ్మనుష్యాతన్న బ్రూయాద ప్రజా అపుశ్యజమాన సహ ప్రజయా సహ రాజస్పోషేణేద్యాహ ప్రజయైవ పశుభ సహేమం లోకముపావర్తతే నమో దేవేభ్యైద్యాహ నమస్కారో హి దేవానాగిస్వథాపతృభ్యదిత్యాహ స్వథాకారో హి పితృణామిదమహం నిర్వరుణస్ పాశాదిత్యాహ వరుణ పాశాదేవ నిర్మక్ష్యతే వ్రతపద ఆత్మన పూర్వాతనో రాజేత్యాహ్వహిత్వసీయాన్సేమసే భూతే పునర్వాదాజిన విగ్రావాణో వై సోమస్యరాజ్ఞో మలింసేనాయదేవం విద్వాన్ గ్రామన్న ఆగ్నే సముపవాసయతి నైనం మలింసేనాంద్రతి వైష్ణవ్యర్జాహుద్వాజోపమచ్చైతి వైష్ణవో మై దేవతజాజోపస్మైనం దేవతజాచ్చైత్యజ్ఞానగాన్నాన్యానుపాగానిహ్యన్యానేనాన్యానుపైత్యనుపాగ్వాపరైరవిదం పరోపరైరిత్యాహ్వాఘ్యనంపరేందన్వాజుషే వైష్ణవం దేవజ్జాయాహ దేవజ్జాయ్యేనం దేవస్వాస విధామధ్వానక్విత్యాహ తేజసైవైనమనక్యోగేత్రాయస్వైస్వృతిమైనగుంశుగుంశేరిత్యాహ వజ్రో వై స్వృతిశాంచైస్వృతిర్వృక్షస్వృక్షమేన సకలేన సహ తేజః పరాపదతి యః ప్రథమః సకలః పరాపతేత్రమవ్యాహరేత్స తేజసమేవైనమాహరతి మే మై లోకాయుపాయోగ్రేణ ేరంతరిక్షం మధ్య నమాగుంసేరిత్యాహైవైనం లోకేభ్యశమయనస్పదే సబలిశోవిలోహేత్యాశ్చనేతస్మాదావృశ్చనాక్షాంభూలాగుం సముత్తిష్టంది సహస్రబలిశావిబలం గృహేమేత్యాహాశిషమేవైతామాశాస్తక్షసంగంస్తక్షసంగం వృష్టేదేషం యజమానస్ ప్రమాయుఖగ్స్ ప్రతిష్ఠితారోహం తస్మై వృష్టేదేశై వనస్పతి నామ ప్రతిష్ఠితో ప్రతిష్ఠితేమవదిజం కామజేత పశు సదిత్యపర్మం తస్మై శుష్కాగ్రం వృష్టేదేశై వనస్పతి నామ పశుజో పశురేమవదిజం కామజేత పశుమాన్స్యాది బహుపర్మం తస్మై బహుశాఖం వృష్టేదేశై వనస్పతీనాం పశవ్య పశుమాన్ ేవతి ప్రతిష్ఠితం వృష్టేత్రుతిష్టాకామస్యేష వై వనస్పతీనా ప్రతిష్ఠితో యస్ సమే భూమ్యై స్వాద్యోనే రూఢ ప్రత్యేవతిష్టతి య ప్రత్యముపనతస్తం వృష్టేత్సరిమేధమభ్యుపనత పంచారత్మిన్ తస్మై వృష్టేద్యంకామదేతో వై నముత్తరో యజ్ఞానమేది పంచాక్షరా పంక్తిష్పాంతో యజ్ఞ ఉపై నముత్తరో యజ్ఞానమదిషడరత్మి ప్రతిష్టాకామస్య షడ్వా ఋతవ ఋతుష్వేవ ప్రతిష్టతి సప్తారత్నిం పశుకామస్య సప్తపదాశక్వరీ పశవశక్వరీ పశూనేవామరుంధే నవారత్నిం తేజస్కామస్య త్రివృత స్తోమేన సంవితం తేజస్త్రివృత్తేజస్యేవ భవత్యేకాదశారత్నిమింద్రియకామస్యైకాదశాక్షరా త్రిష్టృగింద్రియం త్రిష్టృగింద్రియావృజేవ భవతి పంచదశారత్నిం ధాతృజవనః పంచ దశో వజ్రో భ్రాతృజాభిభూత్యై సప్తదశారత్నిం ప్రజాకామశ ప్రజాపతిరాజేకమిగుం సత్యరత్నిం ప్రతిష్టాకామస్యైకమిగుంశ స్తోమానాం ప్రతిష్టా ప్రతిష్ఠిత్యా అష్టాశ్రభవద్దష్టాక్షరా గాయత్రీ తేజో గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం తేజసైవ గాయత్రిజాయజ్ఞముఖేన సంవిత పృథివ్యే త్వాంతరిక్షాయత్వాదివేత్రేత్యాహైజయవైనం లోకేభ్య ప్రోక్షరివరాహం సంప్రోక్షరివరాని బహిర్వర్గో లోకస్త్రోరమివ బాజే ప్రత్యరో దిక్షణత్యపోవనయతి శాంత్యే జపమతేరవనయత్యోర్వైయవో యజమానేన యోపస్సంవితో యావానేవ యజమానస్తావదీనేవాస్మిన్నోర్జందసారి వితృణాగుం సదనమసీరి వస్త్రణాధిపతిదేవత్యా. ద్వేషేద్యం నిఖాతం నిఖాత్యాత్యమేనం వినోదిపశకలమవాహాస్యతి సదశమేనం వినోతి దేవస్వాసమిత్యాదయమనభ్యస్ఫోషేర్ఘితి చషాంభృతి ముంజతి తస్మాచ్చేర్ఘతమోషధ ఫలం గృహన్ జనక్తి ఆజ్యంజమానేనాగ్నిష్టాశ్రిస్తమితాయదగ్నిష్టామశ్రీమనక్తి యజమానమేవ తేజసానక్త్యాంతమనక్త్యాంతమేవమానం తేజసానక్తి సర్వర పరిపుసత్యపరివర్గమేవాస్మిన్ తేజోగచాద్యుద్విమగ్యస్తాంతరిక్షం ప్రణేత్యాహేషాన్ లోకానాం విధత్యైవేష్ణజ్జాగల్పజతి వైష్ణవో వై దేవత జాయోపస్మజైవైనం దేవత జాగల్పయతి ద్వాభ్యాంగల్పగత ద్విభాగ్యజమాన ప్రతిష్ఠిత్యయం కామజే తేజసైనం దేవతాభిరంద్రియణ్యభ్యజమిత్యగ్నిష్టాంతశ్రీమాహవణీజాదిత్థం వేత్థం వాతినాపజే తేజసైవైనం దేవతాభిరింద్రియణ్యభ్యజం కామజే తేజసైనం దేవతాభిరింద్రియణ సమర్థజమిత్యగ్నిష్టాంతశ్రీమాహవణీజైన సంవినుజా తేజసైవైనం దేవతాభిరింద్రియణ సమర్థయజం బ్రహ్మవనం క్షత్రమనిమిత్యాహయసాయుజమానోపస్సంవితోజమానమేవోర్జాభిదగ్నేవర్జనాభిదగ్నేవాస్మాజం దసాదిస్మాభిదగ్నవోర్జాభుంజతేయమిోర్ధ్వాం వాదస్యావాచీం వామోహేజోర్జైవైనం జర్భజయది కామజేవరుషుగ పర్జన్యస్యాదిత్యవాచీమవోహే దృష్టిమేవ నిగచ్చతి యది కామజే కామరుణగస్యాదిత్యోర్ధ్వామూహే దృష్టిమేవోర్గచ్చతి పితృణాన్నిఖాగం మనుష్యాణామూర్ధ్వం నిఖాపాదారసనాయావోషదీనాగుంబసనా విశ్వేషాం దేవానామూర్ధగుంబసనాయా ఆచషాదాదింద్రస్య చషాడగుం సాధ్యానామదిలిత్రగుం సవాజేష సర్వదేవత్యోగ్యోపో యద్యోపం వినాది సర్వాదేవత ప్రీణాది యజ్ఞేన వై దేవాస్వర్గం లోకమాయంతే మన్యంత మనుష్యానోన్వా భవిష్యంతీతి తే రూపేణ యోపయిత్వా సువర్గం లోకమాయంత మృషయో రూపేణీవాను ప్రాజానం తద్యోపస్య యోపత్వం యద్యోపం వినాది సువర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై పురస్తాన్ వినాది పురస్తాధ్యయజ్ఞ ప్రజ్ఞాయత ప్రజ్ఞాగుంభిత్యదతిపన్న ఆహుతం కార్యమాసీది సాధ్యా వై దేవాయజ్ఞమన్యంతతాయజ్ఞోనాస్పృశత్తాయజ్ఞమాసీతమాసేతృశతం వా ఏతద్యజ్ఞతజ్ఞామగ్నిమ్మచిత్వాహరత్యతిమేతద్యోపస్యోపంతషాలాత్యేషాంతద్భాగేయంతమేవ ప్రేణాది దేవాలే సద్యస్థితే సోమే ప్రసృశోహరం ప్రజోపంతే మన్యంతరజ్ఞవేషసం వా ఇదం కుర్మలి ప్రస్తరగ్రశ్రుచాన్నిష్యణమవశ్యాన్ స్వరియోపస్థ్యసగ్రస్థితే సోమే ప్రస్తరకం హరది జుహోతి స్వరుమయజ్ఞవేషసాయ సాధ్యా వై దేవా అస్మిన్ లోక ఆసన్నాన్యత్కించమిషత్తేమేవాజ్ఞేభాజానభంతనహ్యన్యదాలంభ్యమవిందం తో వాజిమా ప్రజా ప్రాజాయంతయదగ్నాభగ్నిమ్మచిత్వా ప్రహరతి ప్రజానా ప్రజననాయ రుద్రో వాజేషయదగ్నిర్యజమాన పశుర్యత్పశుమానభ్యాగ్నిం మన్సే రుద్రాయమానమపి దధ్యా ప్రమాయుగస్యాదసోర్వాహురగ్నిస్సర్వాదేవతరిపశుమానబ్జాగ్నిమ్మన్సతి హవ్యా దైవాసన్నాయసర్వాదేవతజనయ్యుపాగృత్యైవమన్స్యస్తన్నేవాలబ్ధన్నేవానాలబ్ధమగ్నజనిత్రమసీద్యాహాగ్నేజనిత్రం వృషణోస్థయిత్యాహవృషణో చేదావర్వస్య స్యాదివసీద్యాహమిదనద్వాయ వృషణం దామిహృషణ్యే అగ్నింగాయత్రం ఛందో ప్రజాస్వేత్యాహ ఛందోభిదేవైనం వ్రజనగజ్జగ్నజే మధ్యమానాయాను బ్రూహేత్యాహ సావిత్రీమిజమన్వాహమిద్రుప్రసోదేవైనం మంచతి జాతాయాను బ్రూహి ప్రస్రియమానాయాను బ్రూహేత్యాహ కాండే కాండ ఏవైనం క్రియమాణే సమర్థయతి గాయత్రీ సర్వా అన్వాహ గాయ ప్రఛందావా అగ్నిస్వే నైవైనం ఛందసా సమర్థయత్యగ్ని పురాభవత్యగ్నిం అజిత్వా ప్రహరతి తౌ సంభవంతౌ యజమానమభి సంభవతో భవతన్నస్తమనసా విద్యాహ శాంతే ప్రహృద్జుహోద జాతాయైవాస్మాహన్నమపి దధాత్యాజ్యేన జుహోద్యేతద్వా అగ్నే ప్రియంధామయదాజ్యం వ్రజేణైవైనం ధాన్వా సమర్థయత్యథో తేజసా ఇషేద్వేదిరాదత్తయ బహ్యశయోజతౌ భవీరసేత్యాహో బహ్యే నానాతరోత్యుపో దేవాంగైర్విశ్రాఘురిత్యాహ దైవేర్చేతావిశస్సతేర్దేవానుపయంతి మన్హే ఋషిదిత్యాహద్విజో వై వన్హర ఋషిజస్తస్మాదేవమాహృహస్వతే ధాజావసూనేత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్వత బ్రహ్మణైవాస్మై పశూనవరుంధే హర్జా స్వదంతమిత్యాహస్వదయత్యేవైనాేవత్వష్టర్వసురణ్వేత్యాహత్వష్టా వై పశూనామృతనామాగం రోపగద్రూపమే పశుకృతిరేవీరమధ్వమిత్యాహ పశవో వై రేవతీ పశూనేవాస్మై రమయతి దేవస్య ప్రసవైరసనామాదత్తే ప్రసూత్యాశ్వినా బాహుభ్యామిత్యాహాశ్వినౌ హి దేవానామధ్వర్యు ోహస్తాభ్యామిత్యాహయ్యాహరిపాశేనారమయ్యాహ సత్యం వారితం సత్యేన ప్రత్యేనారతే క్షయా పరిహరది మధ్యగుంభి ప్రత్యంచం ప్రతి ముంచంతి విజావృత్యైధరుషామానుషాని కిమిలినక్విత్యాజస్వౌషేభ్య ప్రోక్షామేత్యాహ్యాజ్యషవోషేభ్య సంభవతి పశురపాంబేరుసీత్యాశేషస్య పాం వాతాజో మేధారభ్యతే స్వాత్తం చిత్సదేవం హవ్యమాపో దేవీ స్వరతైన విద్యాహ స్వదయత్యేవైనముపదిష్టా ప్రోక్షత్యుపదిష్టా దేవైనం మేధ్యం కరోతి దేవైన మేధ్యం కరోత్యథస్తాదుపోక్షతి సర్వత ఏవైనం మేధ్యం కరోతి అగ్నినా వై హోత్ర దేవా అసురానభ్యభవన్నగ్నదశమిధ్యమానాయాను బ్రూహేత్యాభ్రాతుర్విజాభిభూతి సప్తదశ సామిధ్యనేరంబాహ సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాప్తి సప్తదశాన్వాహ ద్వాదశమాసా పంచర్తవస్త సంవత్సర సంవత్సరం ప్రజా అను ప్రజాయంతే ప్రజానాయ దేవా వై సామిధ్యనేరణోచ్యయజ్ఞన్నాన్వ ప్రజాపతిస్తూష్ణీమాఘారమాఘారయత్తతో వై దేవాయజ్ఞమన్వపశ్య నయత్తూష్ణీమాఘారమాఘారయజ్ఞస్యానుఖ్యాత్యా అసురేషు వై యజ్ఞ ఆసేత్తం దేవాస్తూష్ణీగుం హోమేమావృందయత్తూష్ణీమాఘారమాఘారయతి భ్రాతృయస్యైవ తద్యజ్ఞం వృందే సంవాహాష్టిగుణాత్యై మాభ్యశ్రేష్టం క్షిత్ర్యా విద్ధిజ్ఞోసోరక్షసామపహద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరమేవ ప్రేణాత్యసో సంవత్సరమేవాస్మా ఉపదధాదిషు వర్గస్య లోకస్య సమష్టై శిరో వాజేతద్యజ్ఞస్య జగాఘారోగ్నిః సర్వా దేవతా యదాఘారమాఘారయతి శీర్షత దేవ యజ్ఞస్య యజమానః సర్వా దేవతా అవరుంధే శిరో ఏతద్యజ్ఞస్య ఆత్మా అసురాఘారమాఘారయ పశుకం సమనక్త్యా ఆత్మన్యవజ్ఞశిరస్పజితాదిశంకే ప్రాణో వాయునా గచ్చత నిత్యాహ వాయుదేవత్యో వయే ప్రాణో వాయా వేవాస్ ప్రాణంజోతి సంయజత్రైరంగాని సంయజ్ఞపతి రాశిషేత్యాహ యజ్ఞపతి మేవాశిషంగమయతి విశ్వరూపో వయే త్వాష్ట్రపరిష్టాత్పశుమభ్యవమేత్తస్మాదుపరిష్టాత్ పశోర్మాపద్యంతి జగపరిష్టా పశుగంసమనక్తిమేజమయవేణంకరోత్విజవృణీతే ఛందాగస్యేవ వృణీతే సప్తవృణీతే సప్తగ్రామ్యా పశవ సప్తారణ్యా సప్త ఛందాగస్యుభజస్యావరుధ్యా ఏకాదశ ప్రజాజానికజతి దశ వై పశో ప్రాణ ఆత్మైకాదశ యాగానేవ పశస్తం ప్రయజతి పపామేక పరిశయ ఆత్మైవాత్మానం పరిశయే వజ్రో వై స్థితిర్వజ్రోపశకలోఘతం ఖలు వై దేవా వజ్రం కృత్వా సోమమగ్నం కృతే నాక్తౌ వసంత్రాజే సామిత్యాహ వజ్రేణైవైనం వశే కృత్వా లభతే పరిలగ్నికరోతి సర్వహుతమే వైనం కరోత్యస్కందాయా స్కంద్యద్ధుతస్య స్కందతి త్రిః పరిలగ్నికరోతి త్ర్యావిద్ధిజ్ఞో సో రక్షసామవహత్యే బ్రహ్మవాదినో వదంత్యం ఆరభ్యః పశూన్నాన్వారభ్యా మృత్యవేవాయశనీయతే యత్పశుస్తం వారభేద ప్రమాయుకో యజమాన సో ఖల్వాహస్సువర్గాయ వాయేషోకాయ నీయతే యత్పశుభిజన్నాన్ వారభేద సువర్గాల్లోకాజమానోహీయమపాశ్రవణేభ్యామన్వారభతే తన్నే వాన్మారభ్యన్నేవానన్వారభ్యముపప్రేష్యహోదరహవ్యాదేవేభ్యగిత్యాహేషిరగంహికర్మక్తిజతేజపతిం ప్రయథాయుథాయుజురేవైకదగ్నినా పురస్తాదే రక్షసామవహత్యే సుర్యా సంవృత పాహీలి బరిహిరుపాస్కందాయా స్కందగంహిత్యద్బరిహిషస్కందత్యథో బరిహిషతమేవైనం గలోదివరానావర్తతే ధరుజః వసో సమం జ్ఞమానాశుద్ధదేవతం నింభుల ఆత్మనోనాస్కా జగచ్చతి శ్రిజం ప్రపశూనాత్మాజుగదేవం వేద పశ్చాందోకా వాషా ప్రాచ్యులానీయతే జగ్పత్నే నమస్త ఆత్మనేత్యాహారిత్యస్య వేదశ్మయ ఆతానాస్తేభ్యదేవ నమస్కరోత్యనర్వా ప్రేహేత్యాహ భ్రాతృమిజోవార్వా భ్రాతృమిజామనుత్యే ఘృతస్య కుల్యామనుస ప్రజయా సహ రాజస్పోషేణేత్యాహాశిషమే వైకామాసాపో దేవేశుద్ధాయుమయిత్యాహరిథాయజుదేవైత పశోర్వాలబ్ధస్య ప్రాణాన్ సుగృచ్చతి వాప్యాయతాం ప్రాణస్థాప్యాగతమిత్యాహ ప్రాణేభ్యదేవాశుచకం సమగత సా ప్రాణేభ్యోధిపృథివేగం సుప్రవిశతి సమహామాభ్యామితి నినయత్యహోరాత్రాభ్యామేవ పృథివ్యైశుచకం సమయత్యోషేత్రాయస్వై మధ్యస్పథితే మైనగం హిగం సేవిద్యాహ వజ్రో వై స్పథితి శాంతే ఆశ్వత ఆక్ష్యతి మధ్యతో హి మనుష్యా ఆక్ష్యంతి తిరస్చే నమాశ్రత్య నోచే నగుం హి మనుష్యా ఆక్ష్యంతి విజావృత్యై రక్షసాం భాగో సేతిస్థ విమతో బలిరక్వాస్మై వరక్షాగుంసి నిరవదయన ఇదమహగుం రక్షోధమం తమో నజామిజోస్మాన్ ద్వేష్టియం చ భయం విష్మయత్యాహ ద్వౌ వావ పురుషౌయం చైవ ద్వేష్టియస్తేనం ద్వేష్టి ఉభావమంతమో నయతీశేత్రేపముఖిత్యేచ్చతయమస్యేషయోజపేయదుపతింద్యాద్రోస్యపశోంఘాదుగస్యాద్యన్నోపతింద్యాదయపాస్యాజన్యజోపతృణత్యన్యజానధత్తే ఘతేనద్యావామృథివీ ఏతత్కరోదియద్వపాముఖ్యతత్యుర్వంతరిక్షమన్విహేత్యాశాంతే ప్రవాయేషోస్మాల్లోకాశ్రవదే యః పశుం మృత్యవే నీయమానమన్వారభదే వాశ్రవణే పునరన్వారభదే స్మిన్నేవ లోకే ప్రజతిష్టత్వినా పురస్తాదిరక్షసామపహత్యాసో దేవతేవ్యేనాన్వేదినామంగారమతిహరేద్దిలం తమమంగారమతిహరే దేవత అతిమన్యే దమాయోగీ స్తోకాణమిత్యాహతస్మాద్విభక్తా స్తోకా అవపద్యంతే గ్రంబాజేతత్పశూనాయ్యద్వపాగ్రహోషధీనా బలిరగ్రేణైవాగ్రగం సమర్థయత్యసోషదేష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి స్వాహకృతేభ్యప్రేష్యేత్యాహయజ్ఞస్య సమిష్ట్యై ప్రాణాపానౌ వాజేతౌ పశూనాయ్యత్పృషదాజ్యమాత్మాపృషదాజ్యమభిధార్యవపామభిధావయత్ఆత్మన్నేవ పశూనాం ప్రాణాపానో దధాతి స్వాహోర్ధ్వనభ సంమారుతం గచ్చదమిత్యాహోర్ధ్వనభాస్మవే మారుతో దేవానాహాంబపాశ్వపనే ప్రహరతి తేనైవైనే ప్రహరతి విశోచే ప్రహరతి తస్మాద్విశ్వంచరో ప్రాణాపానౌ పశుమాలభ్య పురోడా సన్నిర్భపతి సమేధమే వైనమాలభదేవపయాసర్య పురోడాశేన ప్రసరత్యోర్వై పురోడా సభూర్జమేవ పశూనాం మధ్యతో దాత్యసో పశోరేవ ఛిద్రమపి దాది వృషదాజ్యస్య మహత్యత్రి పృచ్చతి శతగం హవీ సమితరి పితృషత్యాహి దేవాయో శృతగం శృతమాహసజైన సా ప్రాణాపానో వా దేతో పశూనా ృషదాజ్యం వశోఖలు బాలభ్య హృదయమాత్మాభిసమే నిగత్పృషదాజ్యేన హృదయమభిధారయత్యాత్మన్నేవ పశూనాం ప్రాణాపానో దధాతి పశునా వై దేవాస్సువర్గం లోకమాయమన్యంతమనుష్యామాన్ వా భవిష్యంతీతి తస్య శిరశ్చిత్వా మేధం ప్రాక్షాలయన్ సప్రక్షోభవంత ప్రక్షస్య ప్రక్షత్వం యత్ప్రక్షశాఖోత్తరబలిర్భవతి సమేధస్యైవ పశోరవద్యతి పశుం వై హర్యమాణం రక్షాభిష్యను ససందేంతరాజూపం చాహ వనీయం చ హరతి రక్షసామవహత్తే పశోర్వాలబ్ధస్య మనోపక్రామతి మనోకాయే హరిషోపదీయమానస్యాను బ్రూహేత్యాహ మన ఏవాస్యావరుంధ ఏకాదశావధానాన్యవద్యతి రస వై పశు ప్రాణ ఆత్మైకాదశో యావానేవ వసృష్టస్యాగ్రేమద్యక్షిష్మాయాగచ్చతిజ్రయావదతిజ్రయావదతి తదురసోసి నిర్వదత్యేతద్వై పశోర్యసాపూర్వ్యస్వమపదాయ యథాకామముత్తరేషామపద్యతి పూర్వమేవాస్య పశోరవత్తం భవతి మధ్యతో గుదస్యావద్యతి మధ్యతో హి ప్రాణ ఉత్తమస్యావద్యుత్తమో హి ప్రాణోయేతరంగేతరముపజమేవాచా విజాయమానో వైబ్రాహ్మణస్తృతిర్ణవాచాగత బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య దేశవాహనర్మాయ పుత్రీ యజ్వా బ్రహ్మచారి వాసీ తదపదానైరేవాపదయతేదపదానామపదానత్వంతే వాసురా సంయత్తా ఆసంతే దేవా అగ్నిమబ్రుమన్ ేణాసురాభిభవామేసోబ్రవీద్వరం వృణే పశోరుద్ధారముద్ధరాయి సేతముద్ధారముదహర తదోర్ధస్య బుధం మధ్యత శ్రోణం జఘనార్థస్య తతో దేవా అభవన్ పరాసురాయ త్ర్యంగాణాగం సమవద్య దిగ్భాదుర్విజాభిభూత్యాత్మనా పరాస్య భ్రాదుర్విజోభవత్యక్ష్మయాపద్యది తస్మాదక్ష్మయా వశవోంగాణి ప్రహరంది ప్రతిష్ఠిత్యై మేధసాసృజో ప్రోర్ణోది మేధో రూపా వై పశవో రూపమేవ పశుషు దాతి జోషణ్ణవధాయ ప్రోర్ణోది రసో వాజేష పశూనాయ్యూరసమేవ పశుషు దాతి పార్శ్వేన వసా హోమం వ్రజౌతి మధ్యం వాజేతత్పశూనాయ్యార్శ్వగం రసదేష పశూనాయ్యద్వసాయద్వార్శ్వేన వసా హోమం వ్రజౌతి మధ్యగదేవ పశూనాగం రసం దాతి ఘ్నంది వాజేతత్పశు జపయంతేంద్ర ఖలు వై దేవతయా ప్రాణ ఐంద్రో పాన ఐంద్ర ప్రాణో అంగే అంగే నిజే జదిత్యాహ ప్రాణపానా వేవ పశుషు దేవత్వష్టర్భూరితే సగం సమేత్రిత్యాత్మాష్ట్రాహిదేవతయా పశవో విషదోపాయత్సలక్ష్మాణోభవసేద్యాహవిషదోపాహ్యేదేషందస్వలక్ష్మాణేదే భవంతి దేవత్రాయంతమవసేషాయో నుద్వా మాతా విదరోమజంత్రిత్యాహానుమదమేనం మహాత్రా పిత్రా సువర్గం లోకం గమయత్యర్థర్చేవ సా హోమం జుహోత్యసౌ వా అర్థర్చయమర్థర్చలి ేమర్సేనాభ్యదేవోంధమవరుంధే ప్రాణాపానౌ వాతో పశూనాయ్యత్రృహదాజ్యం వానస్పత్యాఖలు వై దేవతయా పశవో యత్రృహదాజ్యోపహ్యాహవనస్పదేను బ్రూహి వనస్పతయే ప్రేష్యేతి ప్రాణాపానాదేవ పశుషు తథాన్యస్యా సమవత్తగం సమవద్యతి తస్మాన్మానారూపా పశవో యూష్మోపసంచరసో వాదేష పశూనాయ్యోరసమేవ పశుషు తథాముపక్మయతే పశవో వాలిడా పశూనేవోపక్మయతే చతుర్భక్మయతే చతుష్పాదోహి పశవోజం కామయేత పశుస్యాదిత్యమేదస్కందస్మా ఆరధ్యాన్మేదోరూపాయి పశవో రూపేణం పశుభ్యోనిర్భజత్య పశురేణ భవతి కామయేత పశుమాన్ స్వస్మా ఆదధ్యాన్మేదో రూపా వై పశవో రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి ప్రజాతమసృజత సజ్యం పురస్తాజసృజత పశుం మధ్యత కృషదాజ్యం పశ్చాత్స్మాదాజ్యేన ప్రయాజాజ్యంతే పశునా మధ్యత ప్రహదాజ్యేనానూజాస్తస్మాదేన మిశ్రమివ పశ్చాత్ృష్టగృహ్యేకాదశానూజాజాదశమై పశో ప్రాణ ఆత్మైకాదశో జాగామేవ పశుస్తమనుజతిఘ్నంతి వాజేతత్పశుయత్సం నపయం విప్రాణాపానో ఖలు వాజేతో పశూనాం యత్పృషదాజ్యం యత్పృషదాజ్యేనానూరాజాని గజతి ప్రాణాపానా దేవ పశుషు దధాతి.